యై శ్రీరామ్ శ్రీరామశరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి దానిని చెప్పుకుంటూ ఉన్నాం. సీతమ్మ అనేక విధాలుగా అనునయించి బ్రతిమాలి భార్య కనుక ఆ తల్లి సగము కంటే ఎక్కువ కాబట్టి శాసించే అర్హత కూడా ఉన్నట్లుగా నువ్వు రావయ్యా నా వెనక అంటూ ఆమె శాసించినట్లుగా గద్దించి పలికి ఉంటుంది. మరి అవి చూస్తే అలా అనిపిస్తూ ఉన్నాయి ఆ మాటలు. నీకు భయమైతే నేనున్నా నీకు రక్షణ అన్నట్లుగా ఆమె మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంటే, నాకు తెలుసు సీత నువ్వు ఉండలేవు అని చెప్పి అని ఆయన మాట్లాడుతూ ఉండగానే కౌగిలించుకుని దుఃఖించిందమ్మ. నిన్ను విడిచి నేను ఉండలేను, సిద్ధం కా వెళ్దాం, కష్టమో సుఖమో ఇద్దరమీ కలిసే అనుభవించుదాము అని చెప్పి ఆయన అనుమతి ఇచ్చేటప్పటికీ ఆ మనస్సు ఆనందంతో చిందులు వేసిందట సీతమ్మ మనసు. ఆ చెప్పినటువంటి పనులు దానాలు ధర్మాలు అన్నీ కూడా ధనాని రత్నాని చ ధాతుం తత ప్రహృష్ట ప్రతిపూర్ణ మానస యశస్విని భర్తురవేక్ష్య భాషితం ప్రహృష్ట తత ప్రహృష్ట ప్రతిపూర్ణ మానస. ఆ ప్రహృష్టం ఉన్నదే పూర్ణము అంటే నిండినది అని, ప్రతిపూర్ణము అని మరొక విసర్గను కూడా వేసి పలుకుతూ ఉన్నాడు ఆయన సంస్కృతంలో. అది ఎంత చిందులేసిందో మరి ఆ అమ్మ, అంత ఆనందము సీతమ్మ, అంత ఆనందం పడింది, అనుమతికి సంతోషించింది. ఇక దాన ధర్మాలు తన చిలికెత్తలు ఇంకా ఎవరైతే లేనివారు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇప్పిస్తూ ఉన్నది అమ్మే. ఇదంతా చూశారు ఎవరు? లక్ష్మణస్వామి. ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణ పూర్వమాగత. అంతకుముందే వచ్చి ఉన్నాడట ఆయన, ఈ సంవాదం అంతా విన్నాడు. బాష్ప పర్యాకుల ముఖ శోకం సోఢుమశక్నువన్. కళ్ళు నిండిపోయిన ఈయనకు కూడా బాష్పములు, ఆ దుఃఖము, వేడి నీరు, శోకాన్ని తట్టుకోలేకపోయాడు ఈయన కూడా. రాముని పాదముల మీద పడ్డాడు. సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన. భ్రాతుశ్చరణౌ, రెండు కాళ్ళు కూడా పట్టుకున్నాడు, అలా బలంగా పట్టుకున్నాడు. సీతామువాచ అతీశ రాఘవంచ మహావ్రతం. ఆ సీతాదేవి వంక చూస్తూ అంటూ ఉన్నాడు, ఎవరితో అంటే రామునితో అంటూ ఉన్నాడు. మహావ్రతం, వ్రతధారి రాముడు అతి తేలికగా కరిగేవాడు కాదు, తను చెయ్యాలి అనుకున్నది చేసి తీరతాడు, అంగీకరిస్తాడో లేదో. ఇదిగో ఇటువంటి ఘట్టములలోనే చాలా విశేషంగా వ్యాఖ్యానాలు మనకు కనపడుతూ ఉంటాయి. గోవిందరాజీ ఇదిగో ఇలాంటి చోటే చెప్తూ ఉంటాడు ఆయనేమి, ప్రతి పదానికి కూడా వ్యాఖ్యాన రూపంలో ఉండదు అసలు. గోవిందరాజీయం అంటే ఒక భాష్యం రూపంలో ఉంటుంది. అందుకే గోవిందరాజీయం చదివిన వారికి ఆ భాషా ప్రవేశం ఉండి ముందు అక్కడ అర్థం కావాలి శ్లోకానికి. మిగిలిన వ్యాఖ్యానాలు చాలా భాగం అసలు వ్యాఖ్యానం అంటే పదచ్ఛేదన చేయాలి, పదానికి అర్థం చెప్పాలి ముందు. అదిగో అటువంటివి వ్యాఖ్యానాలు. అలాంటివే ఇప్పుడు అక్కడ మనకి భాగవతానికి శ్రీధరీయం కూడా ఒకటి ఇలాగే కనపడుతూ ఉంటుంది. అదొక భాష్యంలాగానే ఉంటుంది తప్ప ప్రతి పదానికి ఆయన రాయడు. అంటే మహావిద్వాంసులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో వారు చెప్పే ఉంటాయి. సామాన్యులకు ఏమాత్రము అర్థం కావు. భాషతో భాష కావాలి, భక్తి కావాలి, రెండు కావాల్సిందే. ఒక్కటి చాలదు ఏది కూడా. అది సంజయుడు ఏనాడో చెప్పాడు, భక్తి భక్త్యా శాస్త్రదృష్ట్యా అంటాడు. భక్తి చేత భావము శుద్ధమవుతుంది, శాస్త్రము అప్పుడు మనకి అర్థమవుతూ ఉంది ఉన్నది ఉన్నట్లుగా. లేకపోతే ఏ ఒక్కరైనా సరే ఎవరు చదివినా వాల్మీకి రామాయణము ఆ శ్లోకాలే. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అర్థమవుతూ ఉంటాయి. ఆ గోవిందరాజయ్య వ్యాఖ్యానాన్ని ఎవరు చదివినా అవే అక్షరాలు. మరి అలాగే ఏదైనా అవే ఉన్నవి అవే, కానీ ఆ వారి యొక్క భక్తి, ఆ భక్తి ఎంత పరిపూర్ణంగా ఉంటే ఆ శాస్త్రముతో తోడుగా అప్పుడు అర్థమవుతుంది అంటారు. కనుక అంత గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు ఇవన్నీ, అవి చెప్పుకోవటమే ఆనందం, వాటిని వింటూ ఉంటేనే ఆనందం, దీనికోసం మరొకటి ఏదో ప్రయోజనం కలుగుతుంది అనేది ఇంకేం ఉండదండి. ఇది ఇది ప్రయోజనం ఏమిటి అనంటే, ఇప్పుడు నేను అలా చదవటము మీకు చెప్పటమే నాకు ప్రయోజనం, ఇంకా వేరే ఏమీ ప్రయోజనం కాదు. అది నాకు కలిగే ఆనందం. అలాగే వింటూ ఉంటే మీకు ఆనందం కలగాలి, అది మీకు ఆనందం అంతే తప్ప ఇంకా మరొకటి అంటూ ఏ ప్రయోజనాలు ఉండవు వీటి ద్వారా. అవి గమనించుకోండి. సామాన్యంగా అసలు ఈ భక్తి అని అన్నవా, ఇక ఇతరత్ర ఏదైనా ఉంటే దీని ద్వారా మనకు అన్ని మంచి పనులు జరిగిపోతాయి అన్నట్లుగా అనుకుంటుంటారు కొందరు. ఏది రోగాలు ఉంటే తగ్గిపోతాయి, బాకీలు ఉంటే తీరిపోతాయి, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. అవి కర్మానుసారంగా వచ్చాయి పోయాయి. అయితే రోగాలు అని అంటే, రోగాలు తగ్గటానికి మన మనసు ఆహ్లాదము, హృద్రోగము తగ్గుతుంది. హృదయానికి పట్టిన రోగము, ఆ హృదయము ఆనందపడితే అలా తగ్గుతుంది తప్ప మరొక విధంగా కాదు. ఏదో విన్నంత మాత్రాన, ఏదో పారాయణ చేసినంత మాత్రాన, లెక్కలు వేసుకుని చేసినంత మాత్రాన ఏమీ జరగదు. అవి కాదు దీనికి కావలసింది, లెక్కలు కాదు. ఇన్ని రోజుల్లో అవి చేయాలి, రోజుకి ఇన్ని చదవాలి, ఇదేమీ కాదు. అది ఒక హృదయము ద్రవీభవనం కావాలి. ఎప్పుడవుతుందో ఆ అయ్యే స్థితిని సంపాదించుకుంటే కానీ ఇలాంటి వాటి ద్వారా ఆనందం కలగదు. సరే, ఇవి చదువుకుందాం ఇక్కడ. ఇంకా అతిగా ఎందుకు ఎక్కువగా చెప్పుకోవటం. అయితే భాగవతానికి అద్భుతమైనటువంటి మరొక వ్యాఖ్యానం ఏమిటంటే వీరరాఘవీయము అని ఆయన వీరరాఘవాచార్యులు రాశారు. ప్రతి పదానికి, ప్రతి ధాతువుకి ఆయన అర్థాన్ని ఇస్తాడు ఆయన. అలా కొన్ని కొన్ని ఉన్నాయి కనుక ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు వరకు ఏ ఒక్కొక్క మాట ఏదో ఒక మాట అంటాడు, తత ఇతి అంటే అయిపోయింది అక్కడికి అన్నట్లుగా చెప్పేస్తాడు. అలా ఆ పదానికి పదం చెప్పినట్టు ఇది ఇట్లాంటి చోట ఆయన రాసేస్తూ ఉంటాడు. చూడండి, ఏవం రామేణ సీతాగమనే అంగీకృతే లక్ష్మణస్య అనుగమన ప్రార్థన ఉపక్షపతి, ఏవం ఇత్యాదిన శ్లోకద్వయం ఏకం వాక్యం. ఆ సీతామహాదేవి అనుగమనము, ఆమె రావటానికి ఆగమనం, ఆమె అంగీకరించాడు రామచంద్రస్వామి. అప్పుడు లక్ష్మణుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటున్నారు. ఏవం సంవాదం పూర్వోక్తం సీతారామయో సంవాదం పూర్వమాగత, ముందే వచ్చాడు ఆయన కూడా. కౌసల్యాగృహ రామేణ సహ పూర్వమేవ ఆగత. శోకం, ఆ దుఃఖం అంటే ఆ తల్లి దుఃఖపడుతూ ఉన్నది. అర్ధశరీరభూతాయ సీతాయ అపి వనానుగమనం కురుచ్ఛ్రాత్ అపి అంగీకృతం, ఆమె అర్ధశరీరం కదా, భార్య అంటే ఆమెను కురుచ్ఛ్రం అంటే చాలా కష్టమట, చాలా కఠినంగా అంగీకరించాడు. ఎప్పటికో కానీ అంగీకరించలేదు ఆయన. మమ కథం తత్ సంభవిష్యతి ఇది విచారణం శోకం. శోకము, ఈయనకి ఏమిటి శోకము అని అంటే, అడవులకు వెళ్తున్నారు ఇది అని కాదండి, తనని అలా రాణిస్తాడా రానీయడా అనేది తనకి. ఆమెని, భార్యని ఇంత బాధ పెట్టి ఎప్పటికో ఒప్పుకున్నవాడు, నేను తమ్ముడిని పైగా పురుషుడిని, నన్ను రాణిస్తాడా అని బాధపడ్డాడు అటు ఈయన. స్వానివృత్తి రూప ప్రయోజనాయ, అయితే తాను వెళ్ళాలి అని అంటే, సీతాపురుషకారేణ రామే శరణాగతిం విధత్తే, సీతాపురుషకారము కావాలి. ఇప్పుడు రాముడు శరణాగతి చేయాలి. ఈ మామూలుగా ఏదో సామాన్య జనాలకైతే ఏదో అంగీకారం కోసం ఆయన అడిగాడు, నీకు సేవ చేస్తాను అంటూ ఉన్నాడు, రాముడికే లాభం అన్నట్లు సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. మరి ఏదైనా మరి వెంట వస్తే అన్నీ మోసుకొస్తాడు, తవ్వుకోలా పార ఇట్లాంటివన్నీ, ఆశ్రమం కడతాడు, కందమూలాలు తెస్తాడు, ఆయన అంటాడు ఆ మాటలు, మరి రాముడికే లాభం కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా రాముడు అంగీకరించేటటువంటి దానిని, అందుకోసమై చేసేదానిని శరణాగతి అంటారు. ఈ రామాయణంలో అది ఒక పెద్ద పదము, దీర్ఘ శరణాగతి అని పేరు అసలు రామాయణానికి. శరణాగతి అని అంటే అర్థము పూర్తిగా మనకి విభీషణ శరణాగతి దగ్గర అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తిగా వివరిస్తారు వ్యాఖ్యాతలు కూడా. ఈ ఇన్ని ఈ విషయాలను తెలుసుకుంటే అర్థమయ్యే తీరు వేరు. లేకపోతే లోక సామాన్యమైతే అక్కడేదో రాజ్యం కోసముగా అది వాడెవడో నెహ్రూ అన్నాడని అంటారు. ఒక ఇంటి తగాదా అది, ఇంటి తగాదా కూడా కాదు, ఆర్యులకి ద్రావిడులకి తగిన ఆ తగాదా అంట. ఇది భూమి కోసం, భార్య కోసం తగాదా, చాలామంది జోకులు కూడా వేస్తుంటారు భార్య కోసం తగాదా అంట, అదేమో రామాయణమైందంట. భూమి కోసం తగాదా పడ్డారంట ఒక కుటుంబంలో వాళ్ళు అన్నదమ్ములు పిల్లలు, అది భారతం అయిందంట. ఇది వీళ్ళకి తెలిసేది. వినేవాళ్ళు కూడా ఆహాబోహో అనుకుంటూ ఉంటారు, అబ్బో అసలు వాళ్ళు పెద్ద గౌరవాలు, వాళ్ళకి రకరకాలైనటువంటి బిరుదులు కూడా ప్రదానాలు చేసి చాలా గొప్పగా చూసుకుంటూ ఉంటారు. సరే, వాటిని కాదనేం అనవసరం లేదు, లోకానికి అది కావాల్సిందే, అలా చేసుకోనివ్వండి. ఇది ఒక ఆత్మ పరమాత్మ ఈ తత్వము దీనిని తెలియచేయటానికి ఈ వ్యాఖ్యానం. వాల్మీకి కూడా అదే రాశాడు, ప్రధానంగా అదే. అసలు రామాయణం ద్వారా తెలుసుకోవాల్సింది సీతమ్మ చరిత్ర అని చెప్పుకున్నాం మొదట్లోనూ. అంత గొప్పది అన్నమాట సీతమ్మ చరిత్ర అనడానికి. ఏమిటంటే పురుషకారమని అంటే రికమెండేషన్ అంటారు దీన్ని. జీవుడు అనేటటువంటి వాడు దేవునికి బిడ్డలాంటి, అందరూ బిడ్డలే. ఏ ఒక్కరు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని గీతలోనే చెప్పేశాడు ఆయన. వీళ్ళందరూ నా పిల్లలే అన్నాడు ఆయన. ఆమె తల్లి, మరి అందరూ ఈ పిల్లలైనప్పుడు తండ్రి అంతటి వాళ్లే కదండి అందరూ కూడా. ఇప్పుడు కోటీశ్వరుడి కొడుకు కోటీశ్వరుడు అవుతాడు, కానీ దరిద్రుడు అవుతాడా? పుట్టగానే కోటీశ్వరుడు అవుతాడు అంతే కదా. ఇప్పుడు ఆసుపత్రిలోనో ఎక్కడో ఇప్పుడు కనేదంతా ఆసుపత్రిలో అనుకోండి, ఆసుపత్రిలో కంటుంది, ఆ ఆసుపత్రిలోనే ఆటో అతని భార్య కంటుంది, రిక్షా అతని భార్య కంటుంది, అందరూ కంటనే ఉన్నారు ఒకే చోట, ఆ పుట్టేది ఒకే చోట. మరి అక్కడ లగ్నమా? ఒకటే లగ్నం. అక్కడ ఉన్నటువంటి ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ అక్షాంశ రేఖ ఏదో ఒకటే రేఖ, ఏ తేడా లేదు. మరి అలాంటిది ఏం చేస్తున్నారండి? వాళ్ళకేదో వాటి ద్వారా ఫలితాలు వస్తే మరి ఎక్కడికి వెళ్తున్నారు? కోటీశ్వరుడు కొడుకు మాత్రమే కోటీశ్వరుడింటికి వెళ్తున్నాడు, రిక్షాపుల్లర్ కొడుకు రిక్షాపుల్లరింటికే వెళ్తున్నాడు. అదే సమయంలో పుట్టాం మేమంతా అని చెప్పి మరి వెళ్ళిపోతున్నారా? రాణిస్తారా వెళ్తే? లేదు వాళ్ళు ఇక్కడికి వెళ్తారా? ఏమీ కాదు, అందరూ కూడా పరమాత్మ బిడ్డలు, అంతవరకు సమానమే. కానీ వీళ్ళు జారిపోయారు, అది తెలుసుకోలేకపోతున్నారు. మనము పరమాత్మ సంతానమని తెలుసుకోలేక ఏమైపోతున్నారంటే ఏ శరీరంలో పడితే ఆ శరీరం నేననుకుంటున్నారు. అక్కడ నుంచి ఆ శరీరంతో ఉన్నటువంటి అనుబంధాలన్నీ తల్లి తండ్రి, ఆ తర్వాత అన్న తమ్ముళ్ళు, పినతండ్రి పెద్ద తండ్రి, పిన్నమ్మ పెద్దమ్మ, మామ ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, పాడిందే పాడరా పాశుపళ్ళ దాసుడు అన్నట్టుగా ఎన్నిసార్లు ఈ పాశుపళ్ళ దాసుడు ఆ పాటలు పాడుతూనే ఉన్నాడు. ఇదే అహంకారం అన్నా మమకారం అన్నా. అహంకారం అంటే కోపం అనే అర్థం వేరు, అహం తత్వం ఇది, మమకార తత్వం ఇది, నాది నేను. ఏమిటి నీది నీవు? ఎక్కడ వచ్చావు? ఈ శరీరంతో వచ్చి ఇదంతా అనుకుంటున్నావు. నువ్వు పుట్టకముందే ఉంది ఇది, ఈ భూమి ఉన్నది, ఆ ఊరు ఉన్నది, అందరూ ఉన్నారు, కానీ వచ్చిన దగ్గర నుంచి నాది, నేను, నా వాళ్ళు. పరమాత్మది అనుకోడు, పరమాత్మ మనకి ఇచ్చాడు అనుకోడు, దరిద్రుని అనుకుంటాడు. కొందరు దరిద్రులని బ్రతకలేక ఏడ్చేవాళ్ళు, కొందరు బ్రతకటం చేతకాక ఏడ్చేవాళ్ళు, కొందరు తల్లక్రిందులుగా ప్రవర్తించి అనేక విధములైనటువంటి కష్టాలు కొని తెచ్చుకునేవాళ్ళు కొందరు. ఎన్ని రకాలు లేరండి. ఆ పరమాత్మ, పరమాత్మని మరల చేరుకోవాలి అని అంటే మరి వీడు ఎవడైనా సరే అందరూ కూడా తప్పులు చేసి ఉన్నవాళ్లే. తండ్రి ఊరుకుంటాడా? దండించకుండా ఊరుకుంటాడా? క్షిపాం యజస్రమ శుభాన్ ఆసురిష్వేవ యోనిషు అంటుంటాడు ఆయన. పోరా, నేను కాదనుకుని పోయావు, ఇవాళ కనపడ్డానా నేను నీకు? ఎక్కడికి వచ్చేది? కాళ్ళు ఎరగొడతా అంటే తల్లి అంటది, కానివ్వండి, ఏదో మన బిడ్డే కదా, రానివ్వండి, ఏదో చేశాడు పొరపాటు, ఇక చేయనంటున్నాడు కదా. ఈ రకంగా ఆయనకి నచ్చ చెప్పి మరీ అవసరమైతే క్యాటలైజ్ కూడా, ఏంటయ్యా ఊరికే రాని రాని అంటాం, ఎందుకన్నా అసలు అన్నీ అన్నదనుకోండి, ఏం సమాధానం చెబుతాడండి? బిడ్డ అడిగితే చెప్పే సమాధానం వేరు, తల్లి అడిగితే చెప్పలేడు. కనుక తల్లి, అలా తల్లి స్థానంలో ఉన్నటువంటిది సీతమ్మ. ఇప్పుడు లక్ష్మీదేవి ఆమె అవతారము, అందుకని ఆమె పురుషకారము అంటారు. సీతామవాచ అతీయశాహ, ఆ సీత ఆ తల్లిని చూస్తూ అంటూ ఉన్నాడట. ఈ శరణాగతిని విధత్తే, శరణాగతి ఇక్కడ చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు అని అన్నారు. ఆ వివరమంతా ఇంకా చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. కొంచెం అలుపు వస్తూ ఉంటుంది కనుక ఎక్కువ సమయము అంటే ఇంకా ఇప్పటికే 15 నిమిషాలు వరకు చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా ఒక 5 నిమిషాలు అంత దమ్ము పట్టడం లేదు కనుక దయచేసి క్షమించండి, రేపు చెప్పుకుందాం. ఇలా విశేష విషయాలు మాత్రం మీకు అన్నీ వివరంగానే చెప్పుకుంటూ నేను ముందుకు పోతాను. మీకు వినండి, ఇంకా తర్వాత వినండి, మళ్ళీ మళ్ళీ వినండి, మీ ఇష్టమే కదా. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.